చిగిచ్చుల్లాయే చలి గాలి చిచ్చాయే చేయించు తొలి మర్యాద నీ మీద నాకు అదమ్ము అందెవ్ నీ అందు చూస్తా పదమ్ము నీ కళ్ళు కవ్విస్తుంటే ఆ కళ్ళు మోపాయే చేస్తాను తొలి మర్యాద నీ మీద నాకు అందెవ్ నీ అందు చూస్తా పదమ్ము శ్రుబా కజ కినారు సదాజికవి లజై సగా ప్రసీ రై జా పురియ కురియా కుపురియా చుకురియ చురియ చురియా కుపురియా చొరియ చొరియా చుకురియా కొరియ కొరియ చురియ చుకురియా వంటి భామా మణులు దొరికే వరకే ఈ బ్రహ్మచారి పొగరు కలుపు చేయి సరసంసి కుబులే కలిగే నీ నాటు వరసే చూసి వల్లపే పెరిగే నీ చేతి మాటం చూసి ఎదలే అదిరే నీ లేత మీసం చూసి వయసే వల్లకే నీ ముద్ద మందారాలే నీ ముద్ద మందారాలే ముద్దాడనా జతచేరి నీ మీద నాకు ఇదయ్యో అందం నే దాచలేను పదయ్యో నీ కళ్ళు కవ్విస్తుంటే ఆ కళ్ళు మోబాయి చేస్తాను తొలి మర్యాద నీ మీద నాకు ఇదయ్యో అందం నీ అంత చూస్తా పదం